క్షేత్రియాత్మ్యామి సంసాద్రుహోమిరోణశ్చాయ అనాగతం బ్రహ్మణా కృణోమి శివేతేవా పృథివీ ఉభేస్తా సంతే అగ్ని సహాభిరస్తుషం సోమస్ సహౌషధీభి ఏవాహం తాం క్షేత్రిణ్యామి సంసాద్రుహోమి వరుణశ్చాత్ అనాగతం బ్రహ్మణా కృణోమి శివేతేవా పృథివీ ఉభేస్తా ఛందే వాతో అంతరిక్షే వయోధాచ్ఛంతేభవంతః ప్రాతిశశ్చతస్రహేవాహం తాం క్షేత్రిణ్యామి సంసాద్రుహోమి వరుణశ్చాత్ అనాగతం బ్రహ్మణా కృణోమి శివేతేవా పృథివీ ఉభేస్తా ఇమాయా దేవీ ప్రతిశ్చరస్రో వాత పత్నీరభిసోరుజో విచష్టే ఏవాహం తాం క్షేత్రిణ్యామి సంసాద్రుహోమి వరుణశ్చాత్ అనాగతం బ్రహ్మణా కృణోమి శివేతేవా పృథివీ ఉభేస్తా పాసుక్వాంతర్జరస్యాదధామిక్షమాదేతులరేజపరాచైవాహం తాం క్షేత్రిణ్యామి సంసాద్రుహోమి వరుణశ్చాత్ అనాగతం బ్రహ్మణా కృణోమి శివేతేవా పృథివీ ఉభేస్తా అముక్ాయక్ష్మాద్రుహపాద్రాజ్యాోదముక్వాహం తాం క్షేత్రిణ్యామి సంసాద్రుహోమి వరుణశ్చాత్ అనాగతం బ్రహ్మణా కృణోమి శివేతేవా పృథివీ ఉభేస్తా ేదస్ోరమప్యభోర్భద్రేతోకేవాహం తాం క్షేత్రిణ్యామి సంసాద్రుహోమి వరుణశ్చాత్ అనాగతం బ్రహ్మణా కృణోమి శివేతేవా పృథివీ ఉభేస్తా సూర్యమృతంతమోగ్రాజ్యాధిదేవా ముంచంతోజనుణదేవాహం తాం క్షేత్రిణ్యామి సంసాద్రుహోమి వరుణశ్చాత్ అనాగతం బ్రహ్మణా కృణోమి శివేతేవా పృథివీ ఉభేస్తా దోష్యా దోషీరేత్యాహేతిరేణ్యామే నిరసి ఆత్మృగిష్టయాన్ సమతి సమంత్రావా సత్యోది ప్రతిసరోది ప్రతిరభీకరణోది ఆత్మృగిష్టయాన్ సమతి సమంత్రావా ప్రజితమభిచరయోస్మాం వేష్టియం వయం విష్మః ఆత్మహిస్తాం సమతి సమంగ్రామ సూరిరాశివర్చోధాశిలోపానోది ఆత్మహిస్తాం సమతి సమంగ్రామ శుక్రోదిభ్రాజోధిస్తరి జ్యోతిరసి ఆత్మహిస్తాం సమతి సమంగ్రామ దేవా పృథివీ ఉర్వా అంతరిక్షం క్షేత్రస్య పత్నోరుగాయోద్భూత ఉతాంతరిక్షమురువాద గోపంతరిహ్యంతామరీతప్యమానే ఇదం దేవాశృణుతలే యజ్ఞిగాస్త భరద్వాజో వహ్య ముక్తాని శంసతి పాదేత బంధో దూరితే నియుజ్యతామ్యో అస్మాకం మన ఇదం హినస్తి ఇదమిందృణయోపభయత్వాహృదాచోహీ వృష్టామితం కులీశేనే వృక్షం యో అస్మాకం మన ఇదం హిరస్తి అశీర్భిస్వామయేభిరాదిత్యేర్వసూభిరంగీరోభిషాపూర్తమవసః పితృణామాముందేహరేన పృథివీ అనుమాదీ విశ్వే దేవాసో అనుమారభ సత్వం అంగేన సపితరస్తోమ్యా పాపమార్చత్వమకామస్య కర్త అతీమయోమన్యతనో బ్రహ్మ వాయోనిందీషక్రియమాణం తపోహం జరస్మై వృజయారీ సంతు బ్రహ్మద్విషం జౌరభిసందవాదే సప్త ప్రాణానష్టౌ మన్యస్తాంస్తేశ్చామి బ్రహ్మణ అయాయవస్థాదనమగ్నిదూతో అలం కృత ఆదధామితే పదం సమిద్ధే జాతవేదసి అగ్నిశరీరం మే వే స్వసం వాగపి గచ్చతు ఆయుర్దాగ్నే జలసంమృణానో ఘృత ప్రదీకో ఘృతపృష్టోగ్నే ఘృతం పీత్వా మధురాలుగమ్యం పితేవ పుత్రానభిరక్షతాధిమం పరీధత్త ధత్తనో వచ్చేమం జలావృత్యం కృణుత దీర్ఘమాయుః బృహస్పతి ప్రాయక్షద్వాసేత సోమాజరాజ్ఞే పరీధాతమాహు పరీరం వాసో అధితా స్వస్తలేభోర్దృష్టీనామభిజస్తి బాహు శతంచీరస్వాతిష్టాశ్వాతు తనో కృణ్వంతు విశ్వే దేవా ఆయుష్టే శరదర్శనం యేవాద ప్రథమవాస్యాంహరామస్తంత్వా విశ్వే వంతు దేవా సంతాభ్యాతరస్సు వృధావర్ధమానమనోజాయంత బహవస్సు జాతం నిస్తాలాం ధృష్టం ధృణమేకవాద్యాం జీఘత్వం సర్వాచండస్య భక్త్యో నాజనామస్తదాం వాహ నిర్వోగోష్టాదజామధిరక్షాం నిరూపానశాత్ నిర్వోమగుంజాతుహితలో గృహేభ్యశ్చాతయామహే అసౌ యో అధరా గృహస్తత్ర సంతరాయ్యా తత్ర తేజన్యుచ్యతు సర్వాశ్చ జాతు ధాన్యాః భూతపతిర్మిరజన్మింద్రశ్చేతస్తదాం వాహ గృహస్య బుద్ధ ఆసీరాస్తాయం రోమజ్జేనాధీతిష్టతు యది స్థక్షే త్రిజాణ్యది వా పురుషేషితాది స్థలస్తుభ్యో జాతరేతస్తాం పరిధామాన్యాసామాసుర్ఘాష్టావరన్ అదేషం సర్వాదీంబోకేతస్తాం యథాద్యౌశ్చ పృథివీన వీభీతో నరిష్యత ఏవామే ప్రాణవాలీభే యథాహస్తీచీతో నరిష్యదే ప్రాణవాలీభే యథా సూర్యశ్చంద్రశ్చ నీభీతో నరిష్యదే ప్రాణవాలీభే యథా బ్రహ్మ చక్షత్రం చ నీభీతో నరిష్యదే ప్రాణవాలీభే యథా సత్యం చానృతం చ నీభీతో నరిష్యదే ప్రాణమావీభే యథా భూతం చ భవ్యం చ నీభీతో నరిష్యదే ప్రాణమావీభే ప్రాణా బాణో మృత్యోర్మాపాతం స్వాహా ద్యావా పృథివీ ఉపశ్రుత్యామాపాతం స్వాహా సూర్యచక్షోషామాపాహి స్వాహా అగ్నే వైశ్వానరవిశ్వేర్మా దేవేష్పాహి స్వాహా విశ్వం భరవిశ్వే నమభరతమాహి స్వాహా ఓజోస్యోజో మేధా స్వాహా సహోహో మేధా స్వాహా బలమతి బలం మేధా స్వాహా ఆయురస్యాయుర్మేధా స్వాహా శ్రోత్రమతి శ్రోత్రం మేధా స్వాహా చక్షురథ చక్షుర్మేధా స్వాహా పరిపాణమతి పరిపాణం మేధా స్వాహా భ్రాతృవ్యక్షణమతి భ్రాతృవ్యచాతనం మేధా స్వాహా శవ పదక్షరణమదిలవత్రచాదనం మేధా స్వాహ అరాయక్షరణమస్యరాయచాదనం మేధా స్వాహ పిశాచక్షరణమసి పిశాచాదనం మేధా స్వాహ సదాం వాక్షరణమసి సదాం వాచాదనం మేధా స్వాహ అగ్నేయత్తే తపస్తేనేతం ప్రజేతపరో స్మాం వేట్టిజం వయం విష్మః అగ్నేయత్తే హస్తేనేతం ప్రజేహరజో స్మాం వేట్టిజం వయం విష్మః అగ్నేయత్తేర్జిష్టేనేతం ప్రత్యర్జయో స్మాం వేట్టిజం వయం విష్మః అగ్నేయత్తే శోచిష్టేన తమ్ ప్రతి శోచరో స్మాం వేట్టిజం వయం విష్మః అగ్నేయత్తే తేజస్తేన తమ తేజసం కృణోజో స్మాం వేట్టిజం వయం విష్మః వాయోయత్తే తపస్తేన తమ్ ప్రతి తపయో స్మాం వేట్టిజం వయం విష్మః వాయోయత్తే హరస్తేన తమ్ ప్రతి హరయో స్మాం వేట్టిజం వయం విష్మః వాయోయత్తేర్చిస్తేన తమ్ ప్రత్యర్చయో స్మాం వేట్టిజం వయం విష్మః వాయోయత్తే శోచిస్తేన తమ్ ప్రతి శోచరో స్మాం వేట్టిజం వయం విష్మః వాయోయత్తే తేజస్తేన తమ తేజసం కృణోజో స్మాం వేట్టిజం వయం విష్మః సూర్యయత్తే తపస్తేన తమ్ ప్రతి తపయో స్మాం వేట్టిజం వయం విష్మః సూర్యయత్తే హరస్తేన తమ్ ప్రతి హరయో స్మాం వేట్టిజం వయం విష్మః సూర్యయత్తేర్చిస్తేన తమ్ ప్రత్యర్చయో స్మాం వేట్టిజం వయం విష్మః సూర్యయత్తే శోచిష్టేన తమ్ ప్రతి శోచరో స్మాం వేష్టిజం వయం విష్మః సూర్యయత్తే తేజస్తేన తమ తేజసం కృణోజో స్మాం వేష్టిజం వయం విష్మః చంద్రయత్తే తపస్తేన తమ్ ప్రతి తపయో స్మాం వేష్టిజం వయం విష్మః చంద్రయత్తే హరస్తేన తమ్ ప్రతి హరయో స్మాం వేష్టిజం వయం విష్మః చంద్రయత్తేర్చిస్తేన తమ్ ప్రత్యర్చయో స్మాం వేష్టిజం వయం విష్మః చంద్రయత్తే శోచిష్టేన తమ్ ప్రతి శోచరో స్మాం వేష్టిజం వయం విష్మః చంద్రయత్తే తేజస్తేన తమ తేజసం కృణోజో స్మాం వేష్టిజం వయం విష్మః ఆవోయద్వస్తపస్తేన తమ్ ప్రతి తపరయో స్మాం వేష్టిజం వయం విష్మః ఆవోయద్వోహరస్తేన తమ్ ప్రతి హరతయో స్మాం వేష్టిజం వయం విష్మః ఆవోయద్వోర్జిస్తేన తమ్ ప్రత్యర్చతయో స్మాం వేష్టిజం వయం విష్మః ఆపోయద్వశోచిష్టేన తమ్ ప్రతి శోచరయో స్మాం వేష్టిజం వయం విష్మః ఆపోయద్వస్తేజస్తేన తమ తేజసం కృణుతయో స్మాం వేష్టిజం వయం విష్మః క్షేరభగేరభయమనర్వోజంతు జాతవః పునర్హేజిష్ట్యేమీదినః పునర్హేతిష్కేమీదినోగానోగ్రోకపునర్వోజంతు జాతః పునర్హేతిష్కేమీదిన యస్తమత్రమత్రాహేత్తమత్రస్వాంసాన్యత్ర సర్పానుసర్పయ పునర్వోజంతు జాతః పునర్హేతిష్కేమీదిన యస్తమత్రమత్రాహేత్తమత్రస్వాంసాన్యత్ర జోర్నిర్గోయంతు జాతమః పునర్హేతి కీమీనిస్వామాంసాన్యత్త ఉపబ్ధే పునర్గోయంతు జాతమః పునర్హేతి కీమీనిః అర్జునేతర్గోయంతు జాతమః పునర్హేతి కీమీనిస్వామాంసాన్యత్త భరోజి పునర్గోయంతు జాతమః పునర్హేతి కీమీనిః ఉగ్రాహిణ్యేతాక్షేత తయాహం దుర్నామి శకునేరివ పావాతి గర్భాదం కణ్వన్నాశ్నేపర్ణే సహస్వద గిరివే ఆవేదజ కణ్వాన్ తాం స్తందే విపృష్ణిపర్ణ్యగ్నివాహన్మహి పరాజేనా ప్రణోద కణ్వాన్ జీవితజోపానాన్ తమాంశ్రవ్యాదోజీయంతు పశవోజేపాజుర్భాజుర్జేషాంతారేషాంగోష్ఠేతాక్షమోష్టం పశవస్తం శ్రవంతు బృహస్పతి ప్రజానన్ శ్రీవాయుగ్రమేషామాజగ్ముటో అనుమతే నిగచ్చ స్వం సంస్రవంతు పశవస్తమశ్వాస్తమపూరుషా సంభాన్యస్తాస్వాతిస్తం సాజుహోమి సంవిమిగవాం క్షీరం సమాజ్యేన పరం రసం సంసిక్త అస్మాకం వీరా ధ్రువాగోమయోపద ఆహరామిగవాం క్షీరమాహారం ధాన్యామ్రసం ఆహృత అస్మాకం వీరా ఆపత్నీరమస్తకం నేత్ర ప్రాజం జయాతి సహవానాభిభోరసి ప్రాజం ప్రతి ప్రాజోదయ్యోషే సువర్ణస్వాన్వరవిందోకరస్వాహరన్నాశం ప్రతి ప్రాజోదశ్యరసాన్షే ఇంద్రోహక్రేత్వాహాలూరేస్తలీతలే ప్రాజం ప్రతి ప్రాజోదశ్యరసాన్షోషే పాతామింద్రోవ్యాదూరేస్తలీతలే ప్రాజం ప్రతి ప్రాజోదశ్యరసాన్ కణ్వోషే తయాహం సత్రోంతరాక్షింద్రాలాభృకా ప్రాజం ప్రతి ప్రాజోదశ్యరసాన్ కణ్వోషే రుద్రజలాభేదీలకర్మ ప్రాజం ప్రతి ప్రాజోదశ్యరసాన్ కణ్వోషే తస్య ప్రాజం కందహియోనింద్రాభిదాసతి అధీనా బ్రూహిశక్తిభిష్టాశివాముత్తరం కృధి స్వభ్యమే జరిమన్వద్ధతామయం మన్యే మృత్యవోహింసే మాతే పుత్రం ప్రమాణా ఉపస్తే మిత్రేణం మిత్రియాత్వాసంహర మిత్రేణం వరుణో వారిషాదా జరామృత్యుం కృణతాం సంవిధాన తదగ్నిర్హోతాయునాశ్వాదేవానామీషే పశూనా వాగ్దేవానాత భాజే జలిత్రేమం ప్రాణోహేన్మోహ పానో మేమం మిత్రవర్మ అమిత్రోస్వా పితా పృథివీ మాతా జలా మృత్యుం కృణతాం సంవిధానే ఉపస్థే ప్రాణాభ్యాం శతం హిమా ఇమవద్గాయుషేమేమయ ప్రియం వేదో వరుణమిత్రరాజన్ మాదేవాస్మాదిశ్వేదేవాజరదశ్చర్యసే దేవా భగచ్చ సంవే ఆయుష్యమస్మాగ్నిస్మోర్యోవచ్చాభాద్బృహస్పతి ఆయోరస్మై దేహి జాతమేద ప్రజాంతరస్మై రాయస్వాషం సమితరాసోహాస్మిరంగీవాదిశరదస్తవాయ ఆశీర్ణయోర్జముదసౌ ప్రజాస్తం దక్షం దత్తం ద్రవీణం ప్రజేదసౌ జయం క్షేత్రాణి సహసారమింద్రో అన్యాన సపత్నాని ఇంద్రేణ దత్తో వరుణేన శిత్రో వరుద్ధిరుగ్ర ప్రహీతో నాగన్ ఏషవాహం జాపృథివీ ఉపస్థేమాక్షోధం ఊర్జమస్మావూర్జస్వతీహతం పయో అస్మై పయస్వతీధత్తం ఊర్జమస్మై జాపృథివీ ఆధాతాం విశ్వే దేవా మరుత ఊర్జావాహ శివాభిష్టే హృదయం దర్పయామోష్టాస్వర్గా సవాసినో విభరా మంధమేతమశ్వినో లోకం బాలిసాయ మాయా ఇంద్రేతాం సదజ విద్ధో అగ్రమోజ్రామజరాం సాతేదా ప్రజాత్మీవరదస్వర్చామాధాస్వృఢయస్ేరక్రన్ యేదం భూమ్యాణం వాతోమధాయతి ఏవామి తే మనోజామాన్ కామిన్యోజామన్నాపజాసేంద్రియాశ్వినామిశ్చిత్తాని వక్షవో అనమీవాది వక్షవ తేగచ్చతాధవం శల్యైవ్యథా ఎదంతరం తత్వాజ్యంతరం కన్యానా విశ్వరూపాణా మనోగృభాయౌషే ఏయమ గణపతికా వాజనీకా మోహమాగమం అశ్వక్కనిక్రదర్జాభయే నాహం సహాగమం ఇంద్రశ్చామహీషి మేర్విశ్వర్షణి ప్రయాజిన్మేంద్రుషాఖల్వాహివ దృష్టమృష్టమృషమో గురుమృహం హల్గండోన్సర్వాన్ సలునాంద్రిమేన్మచంభయామసి హల్గండోన్ సన్నిమహరామేన దూనాదూనారాహువన్ శిష్టానశిష్టాన్వితరామి వాచాక్రిమీనాక్షిదాదై అన్వాంద్రియ్యాసోపాష్టేయం అవస్తవం యద్ధరం వచసాయం భయామసి ఏ క్రిమయ పర్వదేషు వనేష్ పశుస్త ఏ అస్మాకం సందర్వాదుసర్వంతం భక్తిమీనా ఉద్యన్నాదిచక్రిమీంహంతురిమ్రోజం హంతురశ్మిభిః ఏ అంతఃక్రిమయోగమే విశ్వలోకం చతురక్షం క్రిమిం తారంగమద్యూనం శృణామ్యస్య వృష్టిరమిదృశ్యామిగచ్చిరాః అక్రిమద్దక్రిమయోహన్వికణ్వరవజ్రమదగ్నివద్ అగస్త్యస్య బ్రహ్మణా సంపీరశ్మ్యహం క్రిమీః హతో రాజాక్రిమీణాముదైషాం స్థపతిర్హర హతో హతమాతాక్రిమిర్హర భ్రాతా హతస్వాదా హతాసోత్యవేషసో హరాధ పరివేషన అథో ఏర్వే తే క్రిమయో హతా ప్రదేశాభ్యాం విదురాజసి భిరజ్జీతే కుసుంభం యస్తే విషధానా అగ్నేభ్యాం సేనాభ్యాం కర్ణాభ్యాం చుగుకాదసి యక్ష్మం శీర్షణ్యం మస్తిష్కాయ గ్రీవాభ్యస్తౌష్ణ్యాభ్యర్ణీకరాభ్యోక్యాత్మం దోషణ్యా ఆమంసాభ్యాం బాహుభ్యాం విదృహాదిశే పరిక్లోక్ష్ణాత్ పాశ్వాభ్యాం యక్ష్మం మతస్నాభ్యాం గ్రీంభో యక్ష్ణస్తే విదృహామసి ఆంత్రేభ్యస్తే గుదాభ్యో వనిష్టో రుదరాది యక్ష్మం కుక్షిభ్యాం ప్లాసేర్నాభ్యా విదృహామితే ఊరుభ్యాం తే అక్షీవద్భ్యాం పాష్ణిభ్యాం ప్రపదాభ్యాం యక్ష్మం వసత్యాం శోణిభ్యాం భాసదంభం సో విదృహామితే అస్తిభ్యస్తే మజ్జభ్యస్నాభ్యో ధమనిభ్యక్ష్మం పాణిభ్యాంగులిభ్యో నగేభ్యో విదృహామితే అంగే అంగే లోం నీలోం నిజస్తే పర్వాణి పర్వణి యక్ష్మం వదస్యంతే వయం కశ్యపస్యం వివృహామసి యజీషే పశుపతి పశూనాం చతుష్పదాముతయోద్విపదా నిష్ేతస్తయజ్ఞం భాగమేదురాజస్ఫోటాయమానం వదంతా ప్రపంచంతో భువనశ్చరేతో ఘాతుం భక్తయమానాయ దేవా ఉపాకృతం శతమానయ్యతస్థాయం దేవానామప్యేతుపాధాే వజ్రానమరుధ్యాన్వయేక్షుషా అగ్నిష్టానగ్రే ప్రమోమోక్లుదేవో విశ్వకర్మా ప్రజాణ ఏ గ్రామ్యా పదవో విశ్వరూపాయోపాస్తంతోపదైకరూపా వాయుష్టానగ్రే ప్రమోమోక్తుదేవ ప్రజాసందరాణ ప్రజానంద ప్రతిగృహంతు పూర్వే ప్రాణమంగేభ్య పరిచరంతం దివం గచ్చ ప్రతిష్టాశరీరే స్వర్గయ్యాహి పశుభిర్దేవజానై ఏ భక్షయంతో నవదూన్యానుసృజాగ్నజో అన్వతప్యంతభిష్ణ్యా యాదేషామజాదృష్టిస్తిష్టిన్నస్తాంగృహిష్టగర్మాజ్ఞపతిమిషయేన సాహుర్నిర్భక్తం రజానుతప్యమానం బథల్యాన్ శ్లోకానపరాజాన్ ప్రదాదసన్నష్టేభిస్తృజతు విశ్వగర్మా అదాన్యాన్ సోమావాన్ మన్యమానో యజ్ఞస్య విద్వాన్ సామయేన ధీరాః ఎదేనశ్చ గ్రవాన్ బద్ధదేషతం విశ్వకర్మంత్రమున్ చ స్వస్తయే ఘోరార్షజో నమో అస్తేభ్యశ్చక్షుర్యదేషాం మనసశ్చ సత్యం బృహస్పతయ మహిళద్యుమన్ నమో విశ్వకర్మన్ నమస్తే భార్యాత్మాన్ యజ్ఞస్తి ఇమై యజ్ఞం వితరతం విశ్వకర్మాణా దేవాయంతు సుమనస్యమానా సుమతిం సంభలోకమేమాంబుమారీం దహనో భగేన దృష్టావరేషు సమానేషు వల్గురోషం వత్యా సౌభాగమస్త్వస్యై సోమజుష్టం బ్రహ్మజుష్టమర్యం నాసంభృతం భరం ధాతుర్దేవస్య సత్యేన కృణోమి పతిషేదనం ఇయమగ్నేనారీపతిం విదేశతో మోహిరాజా సుభగాన్ కృణోతి సువాన పుత్రాన్మహీ భవతి కర్తాపతిం సుభగా విరాజతు యథా ఖరోమరవం చారురేష ప్రియో మృగాణాం సుషదా బహూవ భగస్యమస్తునారీ సంప్రీయాపత్యాధయంతి భగస్ నామమారోహ పూర్ణమనోవదస్పతి అయోహప్రదారయోర ప్రజనామ్యా ఆక్రందయధనపదే భరమానసం కృణో సర్వం ప్రదక్షిణం కృషయోహర ప్రజనామ్యా ఇదం హిరణ్యం గుర్గుమయమోక్షాధో భగ ఏదే పతిభ్యస్వామ ప్రతి కామే ఆయన సవితాన పదర్యస్ కామ్యామస్ ఇతి ద్వితీయం కాండం సమాప్తం. ఓం అథ తృతీయం కాండం. అభ్యన్నశత్రోన్ ప్రత్యేతు విద్వాన్ ప్రతిదహన్ అభిజస్తి మరాదిం సదేనాం మోహయతు పరేషాం నిరహస్తాం శకునపజ్జాతవేదాః అమిత్రసేనామన్నస్మాంఛత్రుయంతరుగ్నిశ్చహతం ప్రతి ప్రసూరింద్ర ప్రవతారిభ్యాం ప్రతే వజ్ర ప్రవృణన్నే శత్రూన్ జహి ప్రదీవో అనూజ పరాజో విశ్వసత్యం కృణుగిమేషాం ఇంద్రసేనాం మోహయా మిత్రాణాం అన్యేర్వాతశ్రద్ధ్రాజ్యాతాం విశూచో వినాశయా ఇంద్రసేనాం మోహయతు మరుతో ఘన్మోజసా చక్షోషగ్నినా దత్తాం పునరేతు పరాజితా అగ్నిర్నో దూత ప్రత్యేతు విద్వాన్ ప్రతిదహన్ అభిజత్తి మరాదిం సచిత్తాని మోహయతు పరేషాం నిర్హస్తాం శకునవజ్జాతవేదాః అయమగ్నిరమోమహత్యాని చిత్తాని మోహృది విమోహదత్తోక సప్రమోహమతు సర్వతః ఇంద్రచిత్తాని మోహయన్నర్వాగోత్యాచర అగ్నేర్వాతశ్రద్ధ్రాజ్యాతాం విశూచో వినాశయ వ్యాగూతయేషామితాథో చిత్తాని ముఖ్యత అథోయేషాం హృదయదేషాం పరిణిర్జహి అమీనాం చిత్తాని ప్రతిమోహయన్ దీర్ఘాణాంగాంగత్వే పరేహి అభిప్రేహిర్దర్శలోకైర్గ్రాహ్యామిత్రాంస్తమదావిద్యోయాసేనామరుతః పరేషామస్మానేత్యభ్యోజసా స్పర్ధమానాం తాం విద్యరతమతావ్రతేషామన్యో అన్యం న జానాత్ అజిత్యదత్తపవాయికభూమలగ్నేం వ్యజస్పరోదసి గురుజీ యుంజంతు మరుతో విశ్వమేత ఆమున్నయమాసారాతహూయం దూరే చిక్షంత మరుషా దైంద్రమాచ్చాహవయంతు సఖ్యాయ విప్రం యద్గాయత్రే మృహదీమకమస్మై నహోత్రామణ్యాధృషంత దేవాః అద్రస్త్వా రాజావరుణోహ్వయతు సోమస్త్వాహ్వయతు పర్వతేభ్యః ఇంద్రస్వాహ్వయతు విద్యాభ్యశ్చేనో భూత్వా విశాపదేమాః శేనో హవ్యన్న యత్వా పరస్మాదన్యక్షేత్రే అపరుద్ధం చరంతం అశ్వినాపంథాం కృణుతాం సుగంత ఇమం సజాతా అభిసంవేషధ్వం వయంతు త్వా ప్రతిజనా ప్రతిమిత్రా వృషద ఇంద్రాంగే విషే దేవాస్తే విశిక్షేమ మదీధరన్ జగత్తేహవం వివదత్వజాతో నశ్చే నిశ్యాహ అవాహంచమిర్రతం కృత్వా ధేమమిహావగమర ఆత్వాగంధాష్టం భగవచ్చతో దేహి ప్రాంశామృతైరేకాష్టం విరాజ సర్వాస్వా రాజం ప్రతిజోక్వయంతో వసద్యో నమస్యో భవేహ తాం విశోర్ణతాం రాజ్యాయత్వామ్యా ప్రతిహర్పంచ దేవేః వష్మన్ రాష్ట్రస్య కవుదిశ్రయస్వతో నౌగ్రో విభజావసూని అక్షత్వాయందు హవినస్త జాతా అగ్నిర్దోతో జిరస్సంచరాదై పుత్రుమరతో భవంతు బహుం పరిమృతి పశ్యాసా ఉగ్ర అశ్వినాగ్రే మిత్రవరుణో భావిష్ే దేవా మరుతస్వాహ్వయంతో అథమనో వసుదేజాయగణుష్తో నగ్రో విభజావసూని ఆ ప్రద్రవరమస్యా పరావత శివేదేవా పృథివీ ఉభేస్తా ప్రదయం రాజా వరుణస్తథా హరస్వాయమ వత్స ఉపేయమేహి ఇంద్రేంద్రమనుష్యా పరే స్థావరుణైః సంవిధాన స్వత్వాయమస్తేతస్థేతదేవాన్యక్షత్సవు కల్పయాద్విషాః పత్యారేవదేర్బహుధారిరూపాస్సర్వాస్సంగత్యవరీరస్తేరక్రన్ తాస్తాసర్వాస్సంవిధానాహ్వాయంతు దశమీముగ్రసుమనాభేహ ఆయమాగన్వన్నమణిర్బలీవలేరన్నమృణన్ సపత్నాన్ ఓజో దేవానాం పయవోషధీనాం వచ్చసామాజిన్వత్త ప్రయావన్ మరిక్షత్రం వర్ణమణే మధిధారయతాద్రయం అహం రాష్ట్రస్యాభీవర్గేజోయాతముత్తరమ యన్నేదసర్వనస్పతో గుహ్యం దేవా ప్రియం మణిం తమస్మభ్యం రాజూషా దేవా దదతు భర్త మే సోమస్య వర్ణస్థ ఉగ్రమాగంధీంద్రేణ దత్తవరుణేన శిష్ట తమ్ ప్రియజాతం బహు రోచమానో దీర్ఘాయుత్వాయ శరదాహారదార ఆమాహారుక్షత్వర్ణమణిర్మహ్యాహారిష్టదాహారే యథాహముత్తరోదాన్యర్యం న ఉత సంవిదాః యే దేవానోరథకారా కర్మా రాజేవ నేషిణాః ఉపస్థేన్వర్ణమహ్యంతం సర్వాంగన్వభితోజనాః ఏ రాజానో రాజకృతస్తూతాగ్రామణ్యశ్చరే ఉపస్థేన్వర్ణమహ్యంతం సర్వాం కృణ్వభితో జనాన్ పర్ణోదనో వాణస్తయో నిర్వీరో వీరేణ మయా సంవత్సరస్య తేజసా తేన రద్ధామి నామణే ఉమాన్ పుంస పరియాతోష్ప్రక్రాజిరాజుషి సహం శత్రోన్మామకాన్యానహం దేష్మిజయచరాస్వచ్చేణే శత్రోన్మై బాధదోధర ఇంద్రేణ వృత్రఘ్నామేదీమితేణ వరుణేన చాశ్వత్ర నిరభణోంతర్మహత్యే ఏం సర్వాణ్యర్భంజానహం దేష్మిజయచరా యస్తమానశ్చరీవర్ణేనాశ్వత్తత్వయా వయం సపత్నాం సహిణీమహి శినాద్వేనాన్నిర్గతమత్యోపాదేనవాక్యైః అశ్వత్థశత్రోన్మామకాన్యానహం దేష్మిజయచరాం యథాశ్వత్థవానస్పత్యానారోహన్ కృణోషేధరాన్ ఏవామే శత్రోర్ధానం విష్పద్భిందేహస్తాన్నాబంధనాథ ప్రాణుత్నాం పునరస్తి నివర్తనం ప్రైణాన్ముదే మనస ప్రజిత్తేనోత బ్రహ్మణా ప్రైణాన్ వృక్షస్థాకాశ్వత్రుదామహే హరిణస్థోభీర్ణేషం సక్షేత్రిజం విషాణజాషుచీన అనుత్వాహరిణో విషా బద్ధిష్టదుర్భీరక్రమీర్ విషాణేష్టగుష్మిదం యదక్షేత్రిజం హృది అదో యదరోచేతుష్పక్షమివచ్చేనాం క్షేత్రిజమంగేభ్యో నాశయామసి అమూయే దివి సుధగే విజృతౌ నామతారగే విక్షేత్రియస్యముంచదామధమం ఆపయిద్వావూభేషజీరాపో అమీవయాతనీ ఆపో విశ్వస్య భేషజీ త్వాముంచంతు క్షేత్రియాత్ యథాహులే క్రియమాణాయా క్షేత్రియం దావ్యానశే వేదాహంతస్య భేషజం క్షేత్రియన్నాదయామిత్తత్ అపారే నక్షత్రాణామవభాస ఉషదాభూత అపాస్మత్సర్వం నిర్భూతమపక్షేత్రియముచ్చదు ఆయాతు మిత్రకల్పమానస్తం వేషయం పృథివీమృత్యాభి అథాస్మభ్యం వరుణో వాయురగ్నిర్బృహద్రాష్ట్రం సంవేష్యం ప్రధాతు ధాతారాజిష్ట విజయదంజూషంతామింద్రస్తష్టా ప్రతిహరియంతు మే వచాః భువే దేవీమదేతి శూరపుత్రాం దజాతానాం మధ్యమే స్థాయసాధారి భువే సోమం సవితారం నమోభిర్విష్ణానాదిత్యాం అహముత్తరత్వే అయమగ్నిర్దీర్ఘమేవే నిర్ధాప్రతిప్రవర్ధి విహేద సాధన పరోగ పాఠేష్టపదర్వాజత్ అస్మై కామానామ కామినేర్విశ్వే వో దేవాసంయంతో సంభోమనామాపతి అమీయమిస్తన్నస్తం నమయామే అహం గర్భ్రామి మన సామనాహం శివమ చిత్తమను చిత్తభిరేత మమవచే హృదయాని వక్రణాభిమయాతమనోవర్త్మానేత కశ్యపస్య విషభస్యద్యోష్పితా పృథివీ మాతా విధావిచక్రదే వాస్తృత పునః అశ్లేష్మానోధారన్మనోరాకృతం ప్రణామి మధ్యవిష్కం సంష్కాగవాహావి విషంగేతోంతి వేదతా శ్రవస్తుం సుష్మం కామం వద్ధిం కృణువంతు బంధురా శ్రవస్య వశ్చరేవాధురభాజయా శునాంగిరీమదూషణో బంధురాకామస్ దుష్టే హిత్వా భక్ష్యామి దోషయిష్యామి కాభరాం ఉదారవోరథాయవ శపథే విస్తరిష్యత ఏకశతం విష్కంధాని విక్షీతా పృథివీమను తేషాం త్వామగ్ర ఉజ్జహర్మణిం విష్కంధయ దూషణం ప్రథమాహద్యో వా సదా ధేతురభవజ్జనే స్వామప్రయస్పతీ దుహాముత్తరాముత్తరాం సమాం జాం దేవా ప్రతినందం తిరాత్రిం ధేనుమోపాజే సంవత్సరస్య యాపత్ని సానోస్తు సుమంగళే సంవత్సరస్య ప్రతిమాయాం తారాద్యువాస్మహే స్వానాయుష్మదేం ప్రజాం రాయస్మోహే రథం శ్రేజ ఇయమేవ సారా ప్రథమాం యౌక్షేదాశ్రుతరాజుగరతి ప్రవిష్టా మహాంతో అస్యాం మహిమానో అంతర్వధోర్జీ గాయన వరగజ్జనిత్రే వానస్పత్యా గ్రామానో ఘోషమక్రత హవిష్కృణ్వంత పరివర్తరీణం ఏకాశ్రగేదు ప్రజలస్సు వీరాజం శ్యామపతజోరీణాపదం కృతవత్సరీరం జాత వేద ప్రతి హవ్యాగ్రీభాయ ఏ గ్రామ్యా పశవో విశ్వరూపాస్థేషాం దత్తానాం మహిరంతీరస్తు ఆమా పుష్టే జమోషే రాత్రి దేవానాం కృమతో శ్యామ పూర్ణాదర్వేపరాపధూర్ణా పునరాపద సర్వాం యజ్ఞాం సంభుంజతీషమోర్జన్నాభర ఆయమగన్నం వత్సర పతిరేకాష్టకేతవ సారాయుష్మదీం ప్రజాం రాజస్పోషే రథం ప్రేజ ఋతోంజయమదీనార్థవానుధాయనాన్ సమాహస్రం వత్సరాం మాసాన్ భూతస్య పతయే ఋతుభ్యష్ట్వాంతరేభ్యో మాధ్యస్థం వత్సరేభ్య ధాత్రే ధాత్రే సమృధే భూతస్పతలే ఇదయాజుర్భతో వయమ్ దేవాం ఘతవదాయే గృహానుభ్యతో వయమ్ సంవిషేమోపగోపద ఏకాష్టకాతపసాతప్యమానాజానగర్భం మహిమానమిందం తేన దేవాం వ్యసహంతశత్రూన్ హంతాదస్యో నామ భవక్షకీపతిః ఇంద్రపుత్రే సోమపుత్రే దుఃఖితాది ప్రజాపదే కామాస్మాకం పూరయ ప్రతిగృహ్ణా